11.11 దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. అనగా భగవంతుని యొక్క ఆ విశ్వరూపము దివ్య పుష్పమాలలతోనూ మరియు దివ్యమైన వస్త్రములతో అలంకరించబడియున్నది. ఆయన దేహమంతయు దివ్యమైన గంధముతో లేపనము చేయబడియున్నది. అంతేగాక అనేకములైన ఆశ్చర్యమును కలిగించు దృశ్యములతో కూడియున్నది. సర్వభూతములకు ఆత్మస్వరూపుడైయున్నందున అన్ని దిశలయందును ముఖములు గలవాడైయున్నాడు. అటువంటి అనంతమైనటువంటిదియు మరియు అనంతము మరియు దివ్యము అయినటువంటి తన విరాట్ రూపమును భగవంతుడు అర్జునునకు చూపించినాడు. అర్జునుడు భగవంతుని విరాట్ రూపమును దర్శించినాడు అని అన్వయించుకొనవచ్చును. భగవంతుని విరాట్ రూపము యొక్క ప్రభను అనగా ప్రకాశమును అపమానము ద్వారా వర్ణించుచున్నాడు. 11.12 సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థాత యది భాస్పదృశి సా స్యాద్భాసస్తస్య మహాత్మనః. దివి అనగా ఆ ప్రకాశము ద్యులోకమునందు అనగా ఆకాశమునందు లేక మూడవ స్వర్గలోకమునందు ఒకే కాలమునందు ఉదయించినటువంటి వేలకొలది సూర్యుల యొక్క ప్రకాశము కంటే కూడా ఎక్కువగా ఉన్నది. 11.13 తత్రేకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనే కథ అపస్య దేవదేవస్య శరీరే పాండవస్తదా. అనగా అప్పుడు పాండుపుత్రుడైన అర్జునుడు విశ్వరూపుడు దేవాధిదేవుడు అయిన హరియందు తన తండ్రులను మనుష్యులు మొదలగు భేదములతో అనేక విధములుగా విభజింపబడియున్న అనేక ప్రాణులను జగత్తులను దర్శించినాడు. 11.14 తతః స విస్మయ విష్ణో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య రసా దేవం కృతాంజలర్భాషత. అనగా ఆ విధముగా దర్శించిన ధనంజయుడు ఆశ్చర్య చకితుడైనవాడై మరియు ఉఫుల్లిత అనగా గగుర్పాటు చెందిన రోమములు గలవాడైనాడు. అనగా అతని ఒడలంతయు స్త్రీలకరించినది. అటుపైన అతడు విశ్వరూపధారియు పరమాత్మ స్వరూపుడు అయిన భగవంతునికి సాష్టాంగదండ ప్రణామములు చేసి అనగా నమ్రత కలిగి పరంపరానురీతిగా నమస్కరించి మరల మరల నమస్కరించి చేతులు జోడించి ఇట్లనినాడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. తమరు నాకు తమ యొక్క నిజమైన విశ్వరూపమును దర్శింపజేసినారు. ఆ రూపమును తాను ఎట్లు దర్శించినాడో ఆ దర్శనము వలన తనకు ఎటువంటి అనుభూతి కలిగినదో సవివరముగా చెప్పనారంభించినాడు. 11.15 పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థ మూషీంశ్చ సర్వానురాగాంశ్చ దివ్యాన్. అనగా ఓ దేవ, నేను తమ యొక్క దేహమునందు సమస్తమైన దేవతలను మరియు స్థావర జంగమ రూపములు గల అనేక విధములుగా విభజింపబడిన రూపములు గల సమస్త భూత సంబంధములైన సమూహములను మరియు కమలాసనముపై విరాజిల్లు అనగా శోభించు అనగా భూమేనెడు కమలమునందు సుమేర్వను చక్రము సారేపై కూర్చునియున్న ప్రజలందరినీ పరిపాలించు చతుర్ముఖుడైన బ్రహ్మను వశిష్ఠాది ఋషులను మరియు వాసుకి మొదలగు సమస్త దివ్యమైన అనగా దేవలోకమునందుండు సర్పములను చూచున్నాను. 11.16 అనేక బాహుదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో రెండు నంతరూపమా నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనగా స్వామి, నేను మిమ్ములను అనేకమైన భుజములు గలవానిగాను ఉదరములు గలవానిగాను ముఖములు గలవానిగాను మరియు అనేకములైన నేత్రములు గలవానిగను చూచున్నాను. అన్నివైపులా వ్యాపించి అనంతమైన రూపము గలవానిగా చూచుచున్నాను. ఓ విశ్వేశ్వర, నేను మీ యొక్క ఆది అంతములు చూడజాలుకున్నాను. అందుకే కాబోలు ఈ అనువాదకుడు తన అమృత బిందువులు అను గ్రంథమునందు ఆ పరమాత్మ తత్వమును గురించి ఇలా పాడియున్నాడు. ఆది అన్నది లేనివాడను, అంతమన్నది లేనివాడను, ఆది అంతము లేకయుండియు అంతటా మరి ఉన్నవాడను ఓ పరమగురుడా, నాదుతత్వము తెలుపరావయ్యా. ఓ పరమగరుడా, నాడు తత్వము తెలుపరావయ్యా. 11.17 కెరిటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతా దీప్తానలారధితి మప్రమేయం. అనగా శరమునందలంకరించు ఆభూషణ విశేషము. కిరీటము అట్టి ఆభూషణము శరముననున్నవాడు కిరీటి అనబడును. గదాను ఆయుధము హస్తమునందు గలవాడు గది అనబడును. చేతియందు చక్రము అను ఆయుధము గలవాడు చక్రి అనబడును. ఈ శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 5. కారణముచేత నేను మిమ్ములను కిరీటి అనగా కరీటము ధరించియున్నవాడు, గది గదా దండము కలిగియున్నవాడు, చక్రి చక్రాధము కలిగియున్నవాడు, తేజోరాశి అనగా అత్యంత ప్రకాశము గలవాడు, అన్నివైపులను ప్రకాశము గలవానిగా చూచుచున్నాను, మరియు మిమ్ములను దుర్నిరీక్షకుడు అనగా ఇతరుల చేత అతి కష్టముగా చూడబడువాడు, మరియు అన్ని దిశల నుండి మండుచున్న అగ్ని మరియు అత్యంత తేజోమయుడై వెలుగుచున్న సూర్యుని వలె ప్రకాశించుచున్నవాడవు, మరియు బుద్ధ్యాదులచే గ్రహింపబడనివాడవు అయి ఉన్నావు. అందుచేతనే శ్లోకమునందు దీప్తానలారధ్యతి మప్రమేయం అని చెప్పబడినది. ఈ విధముగా తమ యొక్క యోగశక్తిని జూచి నేను ఇట్లు తలంచుచున్నాను. 11.18 త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యేహ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. అనగా తమరు ముముక్షువులేనటువంటి పురుషుల ద్వారా మాత్రమే తెలియదగియున్న అక్షరులు అనగా ఎప్పుడు ఎటువంటి వికారములేనటువంటి పరబ్రహ్మ పరమాత్మ స్వరూపులైయున్నారు. తమరే ఈ సమస్త జగత్తునకు సర్వోత్ప్రష్టమైన సంపద అయి ఉన్నారు. అందుచేత ఈ సమస్త జగత్తునకు ఏకమాత్ర ఆశ్రయమైయున్నారు. ఇంతేగాక తమరు నిర్వికారులు అనగా ఎటువంటి వికారము లేనివారు అనగా జన్మజరామరణములు లేనివారు, మరియు తమరు సనాతన ధర్మరక్షకులైయున్నారు, మరియు తమరే సనాతన పరమ పురుషులైయున్నారు. ఇది నా అభిప్రాయము. మరియు 11.19 అనాది మధ్యాంతమనంత వీర్యమనంత బాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాస వక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం. అనగా నేను మిమ్ములను ఆది మధ్యాంతరహితునిగా అనగా ఆరంభము అనగా పుట్టుక మధ్య పుట్టిన తరువాత ఉండుట అంతము అనగా లేకుండా పోవుట లేక నశించుట అనునవి లేనివానిగా చూచుచున్నాను, మరియు మిమ్ములను అంతములేని రూపము గలవారుగాను అనంతవీర్య అనగా హద్దులు లేని శక్తియుక్తులు గలవానిగాను చూచున్నాను. మీ సామర్థ్యము తరగనిది, అందువలననే మీరు అనంతవీర్యము గలవారు, మరియు నేను మిమ్ములను అనేకములైన చేతులు గలవానిగా చూచుచున్నాను. చంద్రుడు సూర్యుడు వంటి మీ కన్నులు, మండుచున్న అగ్ని వంటి తేజోమయమైన మీ ముఖము మరియు తమ తేజముతో ఈ జగత్తునంతటినీ తపింపజేయుచున్నారు. మీ యొక్క అటువంటి రూపమును నేను చూచుచున్నాను. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 6.11.20 అద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. అనగా విశ్వమే రూపముగా గలిగిన పరమేశ్వరులైన మీ చేతనే ఈ స్వర్గము మరియు భూమి మరియు సర్వవ్యాపకమైన సమస్తమైన ఆకాశము మరియు దిక్కుల నీయుగూడ నిండియున్నవి. అమృత బిందువులు అను గ్రంథములోని ఈ పాటను వినండి. దిక్కు ఎన్నది లేనివాడను, దిక్కులందున ఉన్నవాడను, దిక్కులందున నిండి ఉండియు దిక్కులకు దిక్కైనవాడను. ఓ మహాత్మా, అనగా ఓ అక్షుద్ర స్వభావము కలిగియున్న కృష్ణ, తమ యొక్క ఈ అద్భుతమైన మరియు ఆశ్చర్యజనకమైన భయంకరము మరియు క్రూరము అయిన రూపమును జూచి ముల్లోకములు భీతిని చెందియున్నవి అనగా భయముతో వణకిపోవుచున్నవి, అర్జునునకు ఇంతకు పూర్వము మేము వారిని జయించదము లేక వారు మమ్ములను జయింతురు అనుభావము కలదు అటువంటి అర్జునుని నిర్భయునిగా చేయుట కొరకే భగవంతుడు నేను పాండవులకు తప్పక విజయమును కలిగింతును అనుభావముతో కూడినవాడై అటువంటి రూపమును ప్రదర్శించినాడు. భగవంతుని ఆ రూపమును చూచి అర్జునుడు ఇట్లు చెప్పినాడు,